అగ్నిశ్రద్ధ్యోగ్నిశ్రద్ధ్యోగ్రాహ్యోన్మదే స్వాహుతోనవీయమే అగ్నిర్దేవేషు సంవసుతీక్షుయజ్ఞాస్వాదాకాశ్వరు విశ్వం భూమే వపుష్యతి దేవో దేవేషు యజ్ఞోనభంతమే అగ్నిసప్తమారుషశ్రుతో విశ్వే సింధూషు తమగన్ మృపస్థ్యం మంధాదుర్ధస్యుగంతమగ్ని యజ్ఞేషు పూజ్యం నభంతామన్యకేత మే అగ్నిస్త్రీణి త్రిధారోణ్యాక్షేది విదహా కవి సత్రీంగ్రేకాదశాంగిహయక్షస్త విప్రయస్త నో విప్రో దూర పరిష్కృతో నభంతామన్యకేత మే అగ్నాయుషం దేవేషు భూజ్యమస్వరేకనిరజ్జసి స్వామాపరిశ్రుతః పరీయం విశ్వసే తపో నభంతామన్యకేత మే ఇంద్రాగ్నేయుం సహం పాదాసోదయం యేన దృఢా తమనస్వామిత్సాగిషేమహ్యగ్నిర్వనే పవాతయం నభం మహేంద్రమిమహేతమిష్టం తృణాంతరం కదాచిదర్వదాగమదాజసాతజేగమదాధసాతజేనభంతామన్యకేత మే కాయి మధ్యం పరాణామింద్రాదీనాధిక్షిత కవిత్వీమానాదీయతే సంధీతమస్మృతం నరామభంతామన్యకేత మే అభిషద్వాగవదింద్రాజసా గిరాజోర్విశ్వమిదం జగదియంజౌ పృథివీమూపస్థేభృతోపదనభంతామన్యకేత మే బ్రహ్మాణి నభగవదింద్రాగ్నిభ్యామిరజ్జతాబుద్ధమన్నవంజిమ్మపారమపోన్నతయింద్రజీషానభోజానభంతామన్యకేత మే అతిమృష్టపురాణవనకృతృష్ణమోజోదాస్య భయంద్రేమహింతామన్యకేత మే యజింద్రాజనాగిరా అస్మాభిర్భయంతామృతంజోమనుష్యతోమంతామన్యకేత మే ేతాభవోజిమృతరాదవుపద్యుభీంద్రాజ్ఞోజాన్సీంభంతామన్యకేత మే పూర్వేష్ట ఇంద్రోమాతర పూర్వీరుత ప్రశస్తూనోహిన్వస్ హరివ అస్వో వీరస్యాభంతమోజోనభంతామన్యకేత మే సంతీశీతృక్తిభిర్వేదం ఉదోనృద్యోజాసుష్ణశాంతానిభేదేషస్వర్వతీరోమభంతామన్యకేత మే సంసీ సీతస్వద్వరం సత్యం సత్వానమృత్యం ఉదోనుజిద్యవోహత ఆంటాసుష్ణశేదైస్వర్వతీరపోమభంతామన్యకేత మే దేవేంద్రాగ్నిభ్యాం విర్వన్నవీయమంధాధృవదంగిరస్వదవాది ృధాతూ నా శర్మ నాపాదమస్మాన్ వయం శ్యామపదా అస్మాభూషు ప్రభూతజేవరుణాజమరుభ్యోచ్చాదిష్టాభ్యోధీతమానూషాణశ్లోకాజీవరక్షదినభంతామే మూషుదమనాగిరాణాన్మాభాగస్ ప్రశస్తిభిర్యసింధూనాముకోదేవ్రస్వసాధమ్యమోహంతామేక్షపరీణస్వేణ్యోశ్రోమాగయాదేతరిశ్వరీరథ తస్వేనేరవ్రతముషిశ్రోవద్ధజన్నభంతామేఖేషేభోనిధారయృథివ్యామధీరసూర్యం పదం తద్వరుణశ్వరీగోపాలిభంతామేఖే ఆవేదనామానిగుహ్యాగమిష్యాగురూపంజౌరీవపుష్యదినభంగామన్యకేరమే యస్మిన్విశ్వాదికామ్యాచక్రేణాభిరివసృజా ఋతం జ్యోతీతపర్యతృతేగాయుజే అశ్వాంగయుక్షదనభంతామన్యకేరమేత్య ఆశయే విశ్వాదాతామృషద్వరుణస్య పురోగజే విశ్వే దేవా అనువ్రతం నభంతామన్యకేరమే ముద్రోద్యామీ పరోహదిరాజుద్ధే సమాయా పదాశ్రీనామారూహన్నభంతామన్యకేతేతీక్షణాశ్రో భూమిరీక్షిత త్రిరుత్తరాణి పప్రధుర్వరుణస్య ధ్రువం సదస్వసప్తానామీరజ్జదినభంతామన్యకేతమేయస్వేతీర్నిజశ్చక్రే కృష్ణానువ్రతూర్యమేయస్కంభేన విరోదీ అజోమద్యామధారజన్నభంతామన్యకేతమే అసభ్రాజ్యామదూరో విశ్వవేదామీవీతమరిమాణం పృథివ్యాశ్వాని సమ్రాద్విశ్వేత్తాని వరుణస్య వ్రతాని ఏవామందస్వరుణం బృహంతం నమస్యాధీరమృతస్య గోపా శర్మత్రిపరూతం వియం తత్పాదం నోద్యావా పృథివీ ఉపస్థే ఇమాం ధియం శిక్షమానస్య దేవకృతం దక్షం వరుణసం శ్రీశాధి యయాది విశ్వాదు వితాతరే మధుకర్మా నమధినామం గృహేమ ఆభాంగ్రామాణోమశ్వినాదీభిర్విప్రానభజుచ్యవుః నా సత్యాసోమాపీతజేనభంతామన్యకేతమే యథా భామత్రీరశ్వినాదీర్భిర్విప్రోఅజోహవీత్ నా సత్యాసోమాపీతజేనభంతామన్యకేతమే ఏవామహ్వభూతజేయథాభూపంతమేధీరాహ నా సత్యాసోమాపీతజేనభంతామన్యకేతమే ఇమే విప్రస్య వేదసోగ్నేరస్తృతయజ్జనః గిరస్తోమాదయీరతే అస్మై ప్రతిహర్య తేజాతవేదో విచర్షణే అగ్నేరాభిదృష్టం ఆరోగాజీ భగేధరా దిగ్మా అగ్నేత పద్విషా తద్ధిర్మణా నివత్సతి హరజో ధూమేత భోపాతూతాపద్యవి ఇదం తే పృథగగ్నయః ఏతే పృథగగ్నయ యుద్ధాద సమదృక్షత ఉషసామివ కేతవః కృష్ణానదాం ప్రజానే జాతవేదత అగ్నిర్యద్రోధదిక్షపి ధీర్మత్రి పునర్యంతరుణీరవి జిహ్వాభిరహనమగచ్చిరాజనాభవన్ అగ్నిర్వణేషు రోచతే అప్సేషిష్టపసౌషధీరూరుధ్యతే గర్భేషంజాయతే పునః ఉదగ్నేరీరోహూత నిందానం జుహ్వోముఖే ఉక్షాన్నాయ వధాన్నాయ సోమపృష్టాయ వేధసే సోమైర్విధే వాగ్నయే ఉదత్పాదమోదర్వరేణ్యక్రతో అగ్నే సమిద్ధిరీమహే ఉదత్వాభృగవచ్చుదేవరుష్ అంగిరస్వద్ధవామహే త్వే అగ్నిరావిత్రావిత్రేణ సదా సఖాసఖ్యా సమిధ్యలే సత్వం విప్రాయ దాయుషే రయందే సహస్రిణం అగ్నే వీరవీమిషం అగ్నే భ్రాతస్రహస్కృతరోహీతశ్వసుచివ్రత ఇమం స్తోమ్యుతస్వమే ఉదత్వాగ్నేమస్తుతో భాస్రాయ ప్రతిహర్యతే యోషంగావాసభ్యం తాంగిరస్తమవిశ్వాసుక్షితయ పృథక్ అగ్నే కామాయేమిరే అగ్నిం దేవ్రహ్మణీషిణో మేధీరాసో విపస్థితా అద్వసద్యాయహిందిరే తం తామగ్నేషు వాదినం తం బాణా అగ్నే అధ్వరం వన్యం హోదారమీరతే పురత్రాహితరంగశిబిరో విశ్వాను ప్రభు సమత్సత్వాహవామహే సమీరిష్మద ఆహూరోగ్నిర్విభ్రాజతే ఘృతైః ఇమం నశృణబద్ధవం తంత్వా భయం భవామహే శృణ్వంతం జాతవే అధ్యేఘ్నంతమపద్విషాః విషామ్రాజానమద్భూతమధ్యక్షం ధర్మణామిమం అగ్నిశ్రవత్ అగ్ని విశ్వాజన్న భాజినం హితం సప్తింగవాజయామసి ఘ్రాణ్యపద్విషోదహం రక్షాంసి విశ్వా అగ్నే దిగ్మేన దీదిహి యంద్వాజాధరేమానుష్వరంగిరస్తమ అగ్నేతబోధిమేవేదిభిరాస్యప్సుజావాసహస్కృత సంపాగేర్భిర్హవామహే భ్రంభిరేత్రేరణిమే విశ్వాసుక్షిత పృథగ్ ధారిఘేదగ్ని స్వాధ్యోహా విశ్వాభిలక్షస అగ్ని మంత్రం పూర్వప్రియం శీలం పాపకరోషం హృద్ధిర్మంత్రేభీమహే సత్వమగ్నే విభావసృజన్ సూర్యోనరశ్మిభిః సర్ధంతమాంసి విఘ్నసే సత్తే సహస్వీమహే దాత్రం యం నోపదశ్రయతి తదగ్నేవాజంబసు సమిధాస్యందోపశ్యతృతైర్బోధయతాదీచిం ఆస్మిన్ హవ్యాయూహోదర అగ్నే సోమం ృతీక్తాని హర్జన అగ్నిం దూరం పురోదేహజవాహముపబ్రువే దేవాధయాధి ఉత్తే బృహంతో అత్రయ సమిధానస్ జీరివ అగ్నే శుక్రాదీరతే ఉపత్వాయుగో ఓమృతీర్యం దుహర్యత అగ్నే హవ్యాజూషస్వన మంత్రం హోదారవృత్తిరం చిత్రభారం విభావరం అగ్నిమీరేషపుశ్రవత్ నగత్నం హోదారమేభ్యం దృష్టమగ్నిం కవిక్రతుం అధ్వరామభిశ్రియం అంగిరస్తమేమాహవ్యాన్యారుషక్ అగ్నే యజ్ఞం నయరుదుసా సమిధానభూతం చ శుక్రదోత ఇహావాహ చికిత్వాంజనం విక్రం హోదారమద్రుభం భూమకేతుం విభావాసుం యజ్ఞానాంకేతుమీమహే అగ్నేనిపాహినస్వం ప్రతిష్మతే వరీషదః భిందిద్వేషస్సహస్కృత అగ్నిః ప్రత్యేన మన్మనాశుంభానస్తన్వాహం స్వాం కభిర్విప్రేణ వావృధే ఊర్జోనపాదమాహూవేగ్నిం వాపకసోతిషం అస్మిన్ యజ్ఞేష్వధ్వరే మిత్రమహస్తమగ్నే శుక్రేణ శోచిషా దేవైరాసత్సి బరిహిషి యో అగ్నిం తన్వోదనే దేవం వర్తస్వర్యతి తస్మాయిద్దీతయజ్ఞసు అగ్నిర్మూర్ధాదివః పరుత్పతి పృథివ్యాయాం అపామృతాంసిజిన్వతి ఉదగ్నేశుచస్తవ శుక్రాభ్రాజం దజీరతే తపజ్యోతీం షట్రయాః ఈశీ దేవాద్యశ్రీధాత్రస్యాగ్నే స్వత్పతిః శ్రోతాస్యాం తవ ధర్మాణి వామగ్నేవేదినస్వాంభిర్వందిశిద్ధిభిర్వాంబద్ధంశునోగిరాః అదబ్ధస్యశ్వధావతో దూరశరేభస్వరా అగ్నేశ్వఖ్యం వ్రీణీమహే అగ్నిశ్రుచివ్రతమశ్వజర్వ్యప్రశ్రుచిక్కవిః శుచీరోచరాహూతః ఉదత్వాధీతజోమమగిరో వర్ధంతు విశ్వాః అగ్నేశ్వఖ్యస్య బోధినః యదగ్నేస్యాహం సృష్టే సత్యాదిపదిర్హియమస్యగ్నే విభావసు శ్యామతే సుమతావపి అగ్నే ఘృతవ్రతాయతే సముద్రాయే వసింధవః ఇదోపాశ్రాసజీరతే యువానం విశ్వం కవిం విశ్వాదం పురువేపదం అగ్నిం సంభావిమన్నభి యజ్ఞానాం వృత్తే పరం విమలం భాజభీరవే సోమైర్యే మాగ్నే అజమగ్నేత్రే అపి జరితా భూజు సంధ్యా తస్మై పావకమృయ జీరోహ్యస్య ప్రోణజాగ్రిభిస్వరాః అగ్నే జీతజ సిద్ధవి పురాగ్నే ఋషేభ్యః పురా రుద్రేభ్యః కవే ప్రణాయుర్వసోదిర ఆఘాయే అగ్నిమిందతే స్పృణంతి బరిహిరాః ఋషక్ ఏషామింద్రోజుపాసకాః ృహన్నిదిద్మలేషాం భూరి హస్తం ఋతుస్వరుః ఏషామింద్రోజుపాసకాః అయుద్ధయుద్యుధామృతం లూధా చ దిగత్తాభిః ఏషామింద్రోజుపాసఖా బృందం వృత్తరాజాత ప్రచ్ఛద్ది మాతరం ఉగ్రాహృన్విరే ప్రచిత్వాసీవాదగిరామత్సోనయోధిరత్మాశే ఉదత్వం మాఘవం ఋణయేవీభవక్షిత్యద్వీరయాజిలుతత్జింగ్రస్వస్వరుపీనా విషు విశ్వాజ్రిన్విశ్వగ్రృహ భవానశ్రవస్తమ అస్మాకం సురథం పుర ఇంద్రకృణోతు సాధలే నయం ధూర్వంతి ధూర్తయా విద్యామదేవరం దేశక్రధావనే గమే మేలింద్రగోపాత తనైశ్చిద్యంతో అద్భుతస్వంతసరగ్నివక్షేహ ఊర్ధ్వే దివే దీవే సహస్రా సదాభ్యోంఘే జిద్మాహిత్వాధనం జయమింద్రీరాజం ఆధారిణ్యం ప్రదుహంతిగవేమందం సుధృష్ణవిందావ ఆత్మా పణిమహే యస్తే దేవాసుని ప్రమవర్షమగచ్చేమవుత్వాచక్షతే సఖాయింద్రసోమినా పుష్ావంతో పశు ఉదత్వాజిరంభయంతమూతలే దూరాభిహ వామహే యచ్చ్రూరాజిమం దుర్మర్గం చక్రియాభూత భవే రాత్రిమహే అభివ్యసర్జగన్వాం సో అమన్మహి గోదాయింద్రబోధిన ఆత్మారంభన్నయ్రజోరబ్మాతవసస్పతే వస్పతిస్వా శ్రోత్రమింద్రా జగాజతపురుణ్రహ్మాజతత్వేర్జంబతే యుధి అభిత్వాణవాదుశ్రేజామి పీతలే బ్రహ్మాభ్యీమతనం మహాత్మా విశ్వహోమోపరస్వాదభన్ మాగీ బ్రహ్మద్విషో మన ఇహత్వాహేమంతం దురాధే సరో గౌరవృత్రాపది సహానవాచుచ్చువే సాధంసత్సప్రబోధన అవీవద్గద్రువసుతమింద్రసహస్రబాహ్వే అత్రాదేధిష్టపౌంశం సత్యం దుర్వశేయౌవిరానో అన్నబాహ్యం యాహద్దుర్వశేషమి తరణిం భోజనానాం కృతం వాజస్య గోపాలః సమానముప్రసంసిషం క్షణన్నవక్తముగ్ధేరుగ్యాృహం ఇంద్రాం సోమేతా క్రంద్రియోన్యం త్రిశోకాయం గోభ్యోగాన ప్రేతియక్షసి మాతత్కరింద్రమృగజ గర్భం సిద్ధిత్వాదం శృణ్వే అధిక్షమి జిగాంద్రదేమనా కవే దుదాసుకీర్తయోధం మృత ప్రశస్తయ్రమృగజాసిన మా నేకస్మిన్నాగీమాత్రయోదృషు అధీర్మాసూరభూరీషు విభయాహిత్వాదముగ్రాదభిద్రభంగినా తస్మాదీషా మా సఖ్యస్సు నమాదీదేమా పుత్రస్య ప్రభూవసో ఆవృత్వద్భూతు దేవనాః కోమర్యా అమీతి సఖా సఖాయమబ్రవీత్ జనాకో అస్మదీర్ఘతే ఏవారే వృషభాసుతే సింధన్ ఆదేతాభ్రేణుభద్రీ బ్రహ్మభ్యయుద్ధి విశ్వాపరిపాదో జగీమృహస్వాహందాభరీరాజేయత్పరిశానేపరాధృతం వసుస్పార్ఘంతరాభర యే విశ్వమానుభూరేర్ధత్తశరేరది వసుస్పార్ఘంతరాభర భద్రం నో అపి వాతయమనాః హరిః ఆయస్మహిమానం సదమూతే సదక్రదోర్గృణంతి కాలవాహ సునీతో ఘాతమత్యోజం మరుతో జవర్జవా నిగ్రహ్వాద్రువస్వత్సువీర్యమాదిత్యూతేధతే సదా రాజా పూర్వస్పృహీంద్రమీమహే సవధానమీర్వం లీలానం రాజీమహే తస్మిన్నిరంజోదయో విశ్వా అభీరవస్వజాః సమావహం సప్తజ పురోపసంమదాయహరజస్సుతం యస్తే మధోవరేణ్యోజయింద్రవృత్రహంతమః జాదధి స్వా అర్భృతనాసు దుష్కరాః యో దుష్కరో విశ్వవారస్రవాయోమాజేష్మస్తిష్టమనాభోగ్రహి గమే భగవానుభ్రవే పురాశ్వరోతర సయా హరిభస్య మహామహ ్రిగోధిభాజేరాభిస్వేత్సవేమాపురుష్ం విశ్వేమానుగేంద్రం హవంతేతూజాభూర అభివో వీరమంత సోమదేరుగాయమహావిజేతంద్రామశ్రుతంగేర్వదూర్వాజేభూత భాజినం నూనమత విశ్వేరామిరజ్యంతమూనాంగ్రహ్వాంగంస్తవామహేమీభే అరంగమాయమాజే యజ్ఞేర్భిర్విశ్వారుయక్షిరాజేద్వానమదాగిరా ేరాజయంతేభిర్గిరీనాభీరేహ్ఞమ్మీనాంతు విశ్వనీనాధ్వరే అభంగం దుర్మదీనామింద్రవిష్టాభరాస్మభ్యం చోదయన్మతే జ్యేష్టం చోదయన్మతే తదీతృత రాసహాసంహంతం భుజ్యం వాజే ఢూర్యం ఆసలే సృజీవరాంగే పూర్తమాదరే యథాజిద్వసో అశ్వ పృథశ్రవీయే యూజం మహోనజేన సో యూజమద్భాదృక్షతూతయూతయో బూతయ మిత్రూతూతూతయో బూతయ భద్రం యదనాదురం విభాయ్యూత్యాంతరస్మాదుయోగూతయూతయోగూతయాేత్యాహిత్యూనోనేషదాగమేగూతయూతయోగూతయా భద్రం రక్షస్వీరాజస్వేనోగూతయూతయోగూతయాస్తిం అర్జునకామం పరాదా స్వోపగోపారాత్రే గాత్రే నిషసత్తాచక్షే వయమ్ ప్రవ్యామ ప్రదా మృడసుషకాలే భగవతరేక్షో మానరిష్యేద్ధర్యస్వీక అయమ్ సోమాన్యస్మేతస్మాయింద్రమేమ్యాయో అపత్యాస్థురీరామీ భారత్న సంతమీషీ జీరధైరీషో ఆదో అస్మాగం భయత్ర ప్రతిరంతాయో పృథివీ ఆదంధ తస్మై దైంద్రో హరిషా విధేమ భయం శ్యామపతయోరీనా ీవోచతానో మానో నిద్రాజీషదమోదర్పీ వయమ్ సోమస్ విశ్వ ప్రియాసీరాధో వీరసమావేమ స్తోమ విశ్వయోధాస్వంధర్వీరా ప్రవస్వృగాంద్రమాచారీకాదిహంతిరే ఆత్మాయింద్రోమారయంద్రగిర్వణ ఆపో నమజ్జిందోక్ష్యాణంది అనేహం ప్రదనం వివక్రణం మధ్వస్వాదిష్టమీ ఆయమందారీన ప్రక్షుద్రే భత్మనా దృషత్ ఆనస్తోముపద్రవద్ధీయానో అశ్వోనసోదృభిందే స్వధావన్ స్వదయంద్రేణు రాతయా ఉగ్రం నీలన్నమోపేమూజిమక్షీదావసు ీవ్రవజోనసింగేక్షరం తీంద్రధీకయానూనం యజ్ఞేయ్వాృథివ్యామధి అతో నో యజ్ఞమాసుభిర్మహేమత ఉగ్రముగ్రేభిరాగహి అజిరాసోహరయోజేత ఆసవో పాతాజివ ప్రసక్షిణా ఏభిరపత్యం మనోర పరీయేర్విశ్వాంసృతే ఏతావస్తీమహైంద్రసుమ్రస్ గోమద యథాభో మఘవన్మేజాదిధిందానీపాదిధిందనే యథాన్వే మఘవన్సరస్ వ్యథా పచ్చేత సంవృజే ేంద్రగో మధ్యరణ్యమదల్ ఓ